రాధేనాయ సోరాయ్యన్నేతాయ హరిడాయ అశ్వేనాన్ ఇంద్రాన్సిభ్య ఆ సోమావాదభ సాని దత్తాయ రాధేనాయ సోరాయ రథానాయ హరిడాయ అశ్యాసేనా భద్రాన్ కృణ్వాన్ ఇంద్రాః వాంసభ్యః ఔహోవాః సోమవాహ సాయ స్వరాయ్యన్నేతాయ అర్ణతాయ అశ్వేనాన్ కృణ్వాన్ ఇంద్రాః కలశం ద్రవ్యాసూరియా సాగముక్షాయంత శ్వాస సాధీతాయోనుత్రే హరిపర్యాయ స్వేనా వదోని ఏ ఏహయ్యాహ ప్రాధమ ఏహయ్యాహ్యాతో నాజోజం ఏ హాయ్ ఏ ఇయా తాయోగ్రాయే స్వాహాయోహయే ప్రోహజీవోంధాసః సుతాయ మాదాయ హిమ్మాః నవేవసానన్నసృతిగణ యోదే భార్యయర్భగా సోమగుణా నోహాయర్విశ్వ సాధుమనా వ్యఘద్ర అయంభూషాయర్భగా సోమపోణా నోరిషదాయర్వాయ స్వాహ్యాభోమానా వైవ్యఖ్యాద్రో దాసే భిడాభా అయం ఆయుర్భాగా సోమాగుణాశ్వాసభోమాన ఇయక్ష్యాద్ర అదేవో ఆ ఇంద్రామందిన పాన్ అస్మద్భ్యంగా వేద్దామా సోమా పవంత ఇంద్ర అస్మాభ్యంగా సో విద్వమా మా ఇంద్రావ శుక్రా వ్యంజోరా విపా అగ్రమహి యువా ృహన్నా రథం విశ్వా చామృహాద్ భూయ హోయ ప్రియా నేపదాయ బృహదాయ విశ్వామరుహాద్ మే దక్షణా విశ్వాధాని ప్రియాని భవతాయ ప్రధాయ ఆసోరిత ధను ఇంద్రవాస్వాయ ధనవంత ఇంద్రవ స్వమా బృహందేవేషయ పుష్ట అభారతాస్యాః సుదుఃఖాః కృతాశ్చోతః పాశ్రాహరణాందే మాయసాః సహాయినాః ప్రోయాసిత ఇంద్రోరింద్రాః శానిక్రేతం సఖాసఖ్యః న ప్రమిణాః తే సంగేరం అయ్యైవ యువతిభావైః సామర్షదే సోమకరా జే సతయాః మనాః పాథాః రోయాసేదిందోరింద్రాసనే కృతాం కృతాం సఖాః సఖ్యం అబ్రాహ్మణాః దిశం గిరాం గిరాః పర్యాః ఏవ ఇవ దేవిః సమ శాతాయ శాతాయ సోమాశేక శాతాయ మానాః పాథాః ఆయాసాయిత ఇందోరింద్రాస్యాః నిష్కృతాం సఖా సఖ్యోః అబ్రమిణాః తాహే సంగిరాం పర్యాయ వా ద్వాదిభాయ సాః మరిషదాయ సోమకలా శే సతయా మానాపథావ్ ఆయాసాయిత ఇందోరింద్రా సానిష్కృతాహం సఖాసఖ్యః అబ్రాహ్మణాః తే సంగాయ ఇవాదిభాయ తామరిషతాయ సోమకలా శేషాదయా మనాః పాథాః యాయాసాయేందరింద్రాః శానిక్రేతం సఖాసఖ్యోర్ణాః ప్రమిణాః తే సంగేరం పర్యయవాయోవతిభావయే సామర్షదే ఆయ్యా సోమకలాశే శతయాః మనాః పాథాః దద్దాదాయే వాః ఓవాయే యోరాసాః ఓవాయే రక్షోదాయే వాః ఓవాయేమాదేయోన్ప్రేభాః ఓవాయే హరాయ సాహర్యాః ఓవాయే నోదియోనా సాత్వాభాః ఓవాయే వృథాపాజాః ఓవాయే సుగృణాయ నాదాయేషోవాః ఓవాయే ృపాయ నోదియో సత్వభాయ వృథాపాజ ఆయ వాయి అణ్ణాం ప్రదాయే ప్రాణాసింధూనా ఆయంద్రే సాన్మానాయే మృమదే చక్షణా సోమా అన్నా ప్రాణా సింధో నాంగలసాంగిక్రాదే ఇంద్రాన్మానే భాయి అస్మే సప్తాదే నవో ప్రాయరాజిరం పరమాయ యోమానే సత్పార్వణ్యా భువనా నిర్ణాయిషారోణాయిషయే ఆవాధా ఇంద్రామధురాశ్రావ మాతరసమసద్వజేణ ఆయ హ ఇంద్రా